సంతోషము 18వది. మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నీ వ్యక్తిత్వ ధర్మం ప్రేమతో నిర్వర్తించడం, నేర్చుకోవడం. రెండవది, ప్రపంచంలోని అన్ని వస్తువులు సాధనాలు కానీ తప్ప స్వాధీన వస్తువులు కావన్న భావం ఉంచుకోవడం. మూడవ విషయం, అన్ని సందర్భాల్లోనూ సంతోషంగా ఉండాలని జ్ఞప్తికి ఉంచుకోవడం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సందర్భంలోనైనా నువ్వు ఏం చేస్తున్నా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. అది ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రజలు సంతోషం అనుకునేది ఒక భావన. అది వయసుతోనూ అనుభవంతోనూ మారుతుంది. కొంతమంది వ్యక్తులు వారికి ఏమైనా ఉన్నా లేకపోయినా సంతోషంగానే ఉంటారు. ఇతరులు వారికి ఎంత ఉన్నా సరే ఎప్పుడూ సంతుష్టులుగా ఉండరు. సంతోషం అనేది నీకు ఏమి కావాలన్నది కాదు, నీకు ఉన్నది కావాలనుకోవటమే. భారతదేశంలోని కొన్ని గ్రామాలలో నూతిలో నుండి నీటిని ఇంకా గుర్రం కానీ ఎద్దు కానీ చక్రం తిప్పితే పైకి వచ్చే పద్ధతిని వాడతారు. అది నీటిని పైకి తెస్తుంది. ఒక్కసారి అడవిలో నుండి గుర్రంపై స్వారీ చేస్తూ వస్తున్న ఓ పెద్ద మనిషి అలసిపోయాడు. ఆయనకి బాగా దాహం వేసింది. ఆయన తన గుండ్రానికి నీరు ఇవ్వాలని అనుకున్నాడు. అందుకు ఆయన నూతి దగ్గరకు వెళ్ళాడు. నూతిలో నుండి నీరు పైకి వచ్చేలాగా చేసే మిషన్ చాలా చప్పుడు చేస్తున్నది. ఆ చప్పుడు చాలా చికాకును కలిగిస్తున్నది. ఆ స్వారీ చేస్తున్న ఆయన గుర్రాన్ని అక్కడికి తీసుకువెళ్ళాడు. గుర్రం అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ స్వారీ చేస్తున్న ఆయన, దయచేసి ఈ శబ్దాన్ని ఆపండి, ఎందుకంటే నా గుర్రం పారిపోతున్నది అని అన్నాడు. ఆ రెండో మనిషి, శబ్దం ఆగిపోతే నీరు కూడా ఆగిపోతుంది అని అన్నాడు. స్వారీ చేస్తున్న ఆయన, మరి ఏం చేయటం అని అన్నాడు. రెండో ఆయన వదిలిచ్చాడు. ఇలాంటి పద్ధతిలో నీరు తాగే పరిస్థితిని నీ గుర్రానికి కలుగు చేయి. నువ్వు సంతోషంగా ఈ ప్రపంచంలో ఉండగలిగే పరిస్థితిని నువ్వు రూపొందించుకోవాలి. దానికి మానవ ప్రయత్నం అవసరం. లేకపోతే నీరు ఆగిపోతుంది. మీరంతా శబ్దం, చప్పుడు, కాలుష్యం ఆపాలని తలుస్తున్నారు. అయినా ఇవేవి లేనట్టు అడవికి మీరు వెళితే మీరు అక్కడ వీస్తున్న గాలి వేగానికి చప్పుడుకి చెందుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ప్రశాంతత ఉండదు, ఎందుకంటే మీలోనే ప్రశాంతత లేదు కాబట్టి. అంటే ఎప్పుడు చప్పుడు చేయకూడదని కాదు, ఆ చప్పుడు అలా అవుతూనే ఉంటుంది. అయినా సరే మీరు ప్రశాంతత ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏమైనా సరే, ఏమి జరిగినా సరే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. సంతోషం అన్న నీ భావంతోనే సమస్య వస్తున్నది. ఆనందించడానికి నీకు ఒక వస్తువు కావాలి. తరువాత నువ్వు ఆ వస్తువు మీద ఆధారపడుతున్నావు. నువ్వు ఒక వస్తువు కోసం వెతుకుతోకోవడం మొదలు పెడతావు. ఆ వస్తువును పొందటానికి ఎంతో కృషి చేస్తావు. దాని తర్వాత ఆశాభంగం పొందుతావు. ఎందుకంటే ఏ వస్తువుకి కూడా నీకు ఆనందించే శక్తి లేదు. ఆనందం అన్నది ఒక భావం, ఒక అంతఃశక్తి. దాన్ని నువ్వు కల్పించుకోవాలి. ఆనందం అంటే జీవితంలోని ప్రతి నిమిషం ఆనందించాలి అని అర్థం. నీ ఆలోచనతో నువ్వు బాధపడుతున్నావు. మనసు ఒక చిన్న కొలబద్ద లాంటిది. దానికి నీ అంతఃస్థితుల లోతును కొలిచే శక్తి లేదు. మనసు హృదయం కలిపి ఒక క్రమ పద్ధతిలో నీకు సంతృప్తి పొందటానికి సహాయం చేయగలవు. సంతృప్తి అనేది మొదటగా అతి ముఖ్యమైనదిగా అలవర్చుకోవాల్సిన గుణం. ఫలితాల గురించి ఒక నీ బాధ్యతలు నీ శక్తి మేరకు నీవు నిర్వర్తించినప్పుడు అది వస్తుంది. ఈ గుణం ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. అది సాధకునికి ఎన్నటికీ ఆశాభంగం కలుగ చెయ్యదు. నీ మనసులో నిర్ణయించుకోలేని ఆలోచనలు ఉంచుకు. ఎందుచేతంటే అవి నీ యొక్క మనస్థితిని కలత చెందించి జబ్బులను కలుగు చేస్తుంది. జీవితకాలం చాలా తక్కువ. దైవాన్ని తలుస్తూ నీ దేహం ఆయన సజీవంగా ఉండే పవిత్ర దేవాలయంగా భావిస్తూ ప్రతిక్షణం ఆనందించడం మీరు నేర్చుకోవాలి. ప్రేమే జీవితం యొక్క ప్రభువు. ఎప్పుడూ విచారం చెందకు. సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని కాపాడుకో. భవిష్యత్ గురించి ఆలోచించకుండా ఆనందంలో తెలియాడు. చింతనాత్మకంగా ఎందుకు ఉండాలి? ఆనందంలో తెలియాడుతూ ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండటం నువ్వు నేర్చుకో. దైవం నిన్ను ఆశీర్వదించుగాక. సంతోషం అంతరంగంలో ఉంటుంది. చైతన్యం, ప్రేమ, జ్ఞానంలో కేంద్రం దానికి మూలస్థానం.